శ్రీరాముళ్లాంటి గుణవంతుడు సౌమ్యుడు ఏక పత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుక్కగిల్లేసి చీర కొంగులాగేసి నడుమీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మా కొద్దు, బికిని వేసి బీచ్లో వదిలేసేవాడు కావాలి. కొడికాలు నాకాలు పట్టుకు లాగేసేవాడే కావాలి.